అగ్నిర్దేవేషు సంవసుసదిక్షు యజ్ఞయాస్వ సముదా కావ్యా పురు విశ్వం భూమే వపుష్యతి దేవో దేవేషు యజ్ఞయో నభంతామన్యకేతమే యో అగ్నిః సప్తమారుషశ్రుతో విశ్వేషు సింధూషు తమాగన్ మత్రిపస్త్యం మంధాదుర్ధస్యుగంతామగ్నిం యజ్ఞేషు పూజ్యం నభంతామన్యకేత మే అగ్నిస్త్రీణి త్రిధారోణ్యాక్షేది విదః కవిః సత్రీంగ్రేకాదశాంగిహ యక్షశ్చ విప్రయశ్చ నో విప్రో దూరః పరిష్కృతో నభంతామన్యకేత మే అగ్న ఆయుషత్వం దేవేషు భూజ్యమస్వరేకనిరజ్జసి స్వామాపరిశ్రుతః పరీయం విశ్వసేతపో నభంతామన్యకేత మే ఇంద్రాగ్నేయువంశునస్సహం తాదాసోదయం యేన దృఢా సమస్వాగిషేమహ్యగ్నిర్వనే పవాతయం నభం మహేంద్రమిమహే సమిష్టం తృణాంతరం సదః కదాచిదర్వదాగమదావాజసాతయేగమదా మేధసాతయేన భంతామన్యకేత మే కాలి మధ్యంభరాణామింద్రాగ్నేనాధిక్షితః ృక్షమానాసీయతే సంధీతమస్మృతం నరామభంతామన్యకేత మే అభగవదింద్రాజసా గిరాశ్వమిదం జగదిపృథివీమోపస్థేభ్రతోపసులభంతామన్యకేత మే బ్రహ్మాణి నభగవదింద్రాగ్నిభ్యామిరజ్జత సప్తబుద్ధమన్నవం జిహ్మపారమపో నృత ఇంద్రజీషా నభోజసానభంతామన్యకేత మే అపేమిస్తపురాణవద్రతమోజో దాసస్య రంభయ భయంతదశ్చంభృతమస్మింద్రేణేమహింతామన్యకేత మే యజింద్రాగ్నేజనాయంతేతనా గిరా అస్మాకేభిర్భయం సహ్యామృతంజోమ్యామవనుష్యతో అభంతామన్యకేత మే ేతాభవోజిమరాపద్యుభ ఇంద్రాగ్నోరణమ్రతమానాయోజాన్సీం బంధాతముంద్రతాన్నభంతామన్యకే సమే పూర్వేష్టంద్రోపమాత పూర్వీరుత ప్రశస్తూనో హిన్వస్ హరివ అస్వో వీరస్యాజోజాసాధంతమోజో నభంతామన్యకేత మే తంతి సీతాసు వ్యక్తిభిం సత్వానమిగ్నియమ్ ఉదోజిద్యోజసాసుష్ణశాండానిభేదేషస్వర్వదీరవోనభంతామన్యకేత మే దంసి సీతాస్వధ్వరం సత్యం సత్వానమృత్వియం ఉదోనుజిద్యవోహత ఆండాసుష్ణశ్చైస్వర్వతీరపోనభంతామన్యకేత మే దేవేంద్రాగ్నిభ్యాం పిర్వన్నవీయో మంధా ధృవదంగిరస్వదవాచి యుధాతు నాశర్మణాపారమస్మాన్ వయమ్ శ్యామాపదయోరజీనా అస్మా పూర్ణ ప్రభూతజే వరుణాజమరుభ్యోచ్చారేభ్యోధీతమానూరాజీవరక్షదినభంతామన్యే సమే సమూషుతమనా గిరాణమన్మభాగస్ ప్రశస్తిభ్యసింధూ నాముపోదే సప్తస్వ సాధమధ్యమోనభంతామన్యే సమే క్షపరిణస్వేణ్యోశ్రోమాగయాగేశ్రోమరీదర్శత్యవేనేరనుమృతమురస్తిశ్రోవర్ధజన్నభంతామన్యకేశ్రో నిఘారజ పృథివ్యామధీదర్శత సమాతా పూర్వం పదం తద్వరుణస్య సత్యం శ్రీ గోపాలిభేర్యోనభంతామన్యకేశమే యో ధత్తా భువనానాం జపుస్రాణామభీజ్యా ఆవేదనామాని గుహ్యా సకలమిక్కామ్యాభూరూపం జౌరీవపుష్యదినభంతామన్యకేశమే యస్మిన్ విశ్వానికామ్యా చక్రేణాభిరివసృతా ఘృతం జ్యోతిష పర్యత ప్రదేకాభోన సంయుజే యుజే అశ్వాంగయుక్షదనభంతామన్యకేశమే ఆశ్రుత్య ఆశయే విశ్వాజాతాంగేషాం పరిహామానిమృషద్వరుణస్య పురోగజే విశ్వే దేవా అనువ్రతం నభంతామన్యకేశ మే తముద్రోద్యామీ పరోహతిరాజుర్దే సమాయా పదాశ్రీణాన్నాకమారూహన్నభంతామన్యకేశమే శ్వేతీక్షణాశ్రో భూమిరీక్షిత త్రిరుత్తరాణి పప్రధుర్వరుణస్య ధ్రువం సదస్స సప్తానామీరజ్జదినభంతామన్యకేశమే శ్వేతర్ణయ్చక్రే కృష్ణానువ్రత సూర్యమేయస్కంభే నరోదసీ అజో నద్యామధారజన్నభంతామన్యకేశ మే అసభ్రాద్యామసూరో విశ్వవేదామీవీతమరిమాణం పృథివ్యా ఆసీద్విశ్వాని సమ్రాడ్విశ్వేత్తాని వరుణస్య వ్రతాని ఏవామందస్వరుణం బృహంతం నమస్యాధీరమృతస్య గోపా శర్మ త్రిపరూతం వియం సత్పాదం నోద్యావా పృథివీ ఉపస్థే ఇమాం ధియం శిక్షమానస్య దేవకృతం దక్షం వరుణసం శ్రీసాధి యయాది విశ్వాదురితాతరేమ సుధర్మానమధినామం గృహేమ ఆవాం గ్రామాణో అశ్వినాదీభిర్విత్రా అజుచ్యవః నా సత్యా సోమాపీతజే నభంతామన్యకేశ మే యథామత్రీరశ్వినాగేర్భిర్విప్రో అజో భవీత్ నా సత్యా సోమాపీతజే నభంతామన్యకేశ మే ఏ వామహ్వభూతజే యథాహూపం తమేధీరా నా సత్యా సోమాపీతజే నభంతామన్యకేశ మే ఇమే విప్రస్య వేదసోగ్నేరస్తృతయజ్వన గిరస్తోమాసయీరతే అస్మైతే ప్రతిహర్య తేజాతవేదో విచర్షణే అగ్రేజనామి సుష్ఠుతిం ఆరోగాజీపగేతర దిగ్మా అగ్నేతపద్విషా తద్భిర్వణాని వత్సతి రాజో ధూమకేతూతూపద్యవి ఇదం వృథగ్నయాృథగ్నయ్రాసమదృక్షసామివేతమా కృష్ణానజాం శివత్సురే జాతవే అగ్నిర్యద్రోధిక్షమి ధీర్మత్రీర్యంతరుణీరీ జిహ్వాభిరహనమర్చిరాజనాభవన్ అగ్నిర్వణేషు రోచతే అప్స్వగ్నేషధిష్టపసౌషధీరూరుధ్యసే గర్భే సంజాయసే పునః ఉదగ్నేరీరోహూత హింసానం జుహ్వోముఖే ఉక్షాన్నాయ వసాన్నాయ సోమపృష్టాయ వేధసే సోమైర్విధే వాగ్నే ఉదత్పాదమోదర్వరేణ్యక్రతో అగ్నే సమిద్భిరీమహే ఉదత్వా భృగవచ్చూరేమహుత అంగిరస్వద్ధవామహే త్వం యజ్ఞే అగ్నిరావిత్రావిత్రేణ సదా సఖా సఖ్యా సమిధ్యసే సత్వం విప్రాయ దాసుషే రయిందే హి సహస్రణం అగ్నే వీరవీమిషం అగ్నే భ్రాతస్రహస్కృతరోహీతస్వశుచివ్రత ఇమం స్తోమం యుతస్వమే ఉదత్వాగ్నేమస్తుతో భాస్రాయ ప్రతిహర్యతే యోష్టంగామజివాసతభ్యం తాంగిరస్తమవిశ్వాసుక్షితయ పృథక్ అగ్నే కామాజయేమిరే అగ్నిం దేవిర్మణీషిణో మేధీరాసో విపశ్చితా అద్వసద్యాజహిన్విరే తం కామగ్నేషు వాదినం తం బాణాగ్నే అధ్వరం వర్ణిం హోదారమీలతే పురుత్రాహి సరంగశిబిరో విశ్వాను ప్రభు సమత్సత్వాహవామహే తమీరిష్మద ఆహూతోగ్నిర్విభ్రాజతే ఘృతైః ఇమం నశృణవద్ధవం తం త్వా భయం భవామహే శృణ్వంతం జాతవేదసం అధ్యేఘ్నంతమపద్విషాః విషాం రాజానమద్భూతమధ్యక్షం ధర్మణామిమం అగ్నిశ్రవత్ అగ్ని విశ్వాప సమర్జన్న వాజినం హితం సప్తిన్నవాజయామసి ఘ్రాణ్యపద్విషోదహం రక్షాంసి విశ్వహా అగ్నే దిగ్మేన దీదిహి యం ద్వారాసయుంధతే మానుష్వరంగిరస్తమ అగ్నే సబోధిమేవ చదగ్నేది విరా అస్య సుజావా సహస్కృత తం త్వా గేర్భిర్హవామహే తుభ్యం వేత్తేరణాజిమే విశ్వాసుక్షితయ పృథగ్ ఘాసింహిన్వంత్యత్తవే తేఘేదగ్నే స్వాధ్యోహా విశ్వాధిలక్షస తస్యామదుర్గ అగ్ని మంద్రం పూర్వప్రియం శీఘ్రం వామకసోజిషం హృద్భిర్మంత్రేభిరీమహే సత్వమగ్నే విభావసుసృజం సూర్యోనరశ్మిభిః సర్ధం తమాంసి విఘ్నసే తత్తే సహస్వీమహే ధాత్రం యం నో పరస్రతి తదగ్నేవాజ్ఞంబసు సమిధాద్యం వస్త్రత ఘృతైర్బోధయతాదీచిం ఆస్మిన్ హవ్యాయూహోదన అగ్నేస్వామేస్వామేహన్మనాని హర్యన అగ్నిం దూరం పురోదేహజవాహముపబ్రువే దేవాసాధయాది ఉత్తే బృహంతో అర్చయ సమిధానస్యీరివ అగ్నే శుక్రాసీరతే ఉపత్వాయుగో ఓమృతీర్యం దుహర్యత అగ్నే హవ్యాజూషస్వన మంత్రం హోదారమృత్తిరం చిత్రభానం విభావసం అగ్నిమీరేశపుశ్రవత్ నరత్నం హోదారమేభ్యం దుష్టమగ్నిం కవిక్రతుం అధ్వరామభిశ్రియం అంగిరస్తమేమాహవ్యాన్యానుషక్ అగ్నే యజ్ఞం నయర్జుతా సమిధానవు సంజశుక్రసోచ ఇహావాహ జిగిత్వాంద్రేభ్యంజనం విక్రం హోదారమద్రుగం ధూమకేతుం విభావాసుం యజ్ఞానాంగేతుమీమహే అగ్నేనిపాహినస్వం ప్రతిష్మతే వరీషదః భిందిద్వేషసహస్కృతా అగ్నిః ప్రత్నేన మన్మనాశుంభానస్తన్వా అంస్వాం కభిర్విప్రేణ వావృధే ఊర్జో నపాదమాహూవేగ్నిం వాపకసోతిషం అస్మిన్ యజ్ఞే స్వధ్వరే సౌమిత్రమహస్తమగ్నే శుక్రేణ సోదిషా దేవైరాసత్సి బరిహిషి యో అగ్నిం తన్వో ఓదమే దేవం వర్తస్సవర్యతి తస్మాదిద్దీతయద్వసు అగ్నిర్మూర్ధాదివః పృథివ్యాయాం ంజిన్వతి ఉదగ్నేషు చస్తవ శుక్రాభ్రాజం దజీరతే తపజ్యోగీం షట్జగాః ఈశీషేవాద్యస్యైదాత్మస్యాగ్నేస్వత్పతిః స్తోతాస్యాం తవ శర్మణి వామగ్నేవేషిణస్వామిన్వంది సిద్ధిభిః అగ్నేఖ్యంణీమహే అగ్నిశ్రుచివ్రతమశ్రుచర్వ్రసృజి కవి శుచీరోచదాహూత ఉదత్వాధీతజోమో వర్ధంతు విశ్వా అగ్నే సఖ్యస్య బోధిన హం సృష్టే సత్యాసుపదిర్భిమస్భావసు శ్యామతేమతాపతి అగ్నే ధృతవ్రతాయతే సముద్రాజే వసింధవీరతే యుగానం విశ్వం కవిం విశ్వాలం పురువేపసం అగ్నిం సంభావిమన్నభిః యజ్ఞానాం వృత్తే పరం దిగ్మజం భాజభీరవే సోమైరిషే మాగ్నయే అజమగ్నేత్రే అపి జరితా భూజు సంధ్యా తస్మై పావకమృగయ జీరోహ్యస్య ప్రోణజాగ్రి విశ్వరా అగ్నే జీతజ సిద్ధవి పురాగ్నే దృదేభ్యః పురా రుద్రేభ్యః కవే ప్రణాయుర్వసోదిర ఆఘాయే అగ్నిమిందతే స్పృణంతి బరిహిరానుషక్ ఏషామింద్రోజుపాసకాః ృహన్నిదిద్మజేషాం భూరి సస్తం ఋతుస్వరూః ఏషామింద్రోజుపాసకాః అయుద్ధయుద్యుధామృతం సూరాజ దిశత్వభిః ఏషామింద్రోజుపాసఖా బృందం వృత్రాదేజా పృచ్చద్వి మాతరం ఉగ్రాహ శృణ్విరే ప్రతిశీవద్గిరాత్సోనయోధిరత్ ఎస్తే సత్రమాచే ఉదత్వం మాఘవం శృణయస్తే వృష్టివక్షిత యద్వీరయాసి వీలుతత్ యదాజింజాత్యా జిగృదింద్రస్వస్వయురుప రథీకామో రథీనా విషు విశ్వాజ్రిన్విశ్వగ్రథాృహ భవాన శుశ్రవస్తమ అస్మాకం సురథం పుర ఇంద్రః కృణోతు సాతలే నయం ధూర్వంతి ధూర్తయః దృజ్యామదేపరేద్విరోరందే చక్రధావనే గమే మేదింద్రగోపాతః సనైశ్చిద్యంతో అద్రిహో స్వాంతస్వదగ్నినాః వివక్షణానేహసాః ఊర్ధ్వాహిరే దివే దీపే సహస్రా సూనృతా సదా జిభ్యో విభ్రాతే జిద్మాహిత్వా ధనంజయమింద్రాదీగారుజం ఆధారిణం యథాగయం ప్రగుహంతి త్వాగవే మందం సుధృష్ణవిందావః ఆత్మా పణిం యదీమహే యస్తే దేవాన్ అదాసురి ప్రమవర్షమగచ్చాయే తస్య నో వేదాభర ఇమవుత్వా విచక్షతే సఖాయ ఇంద్ర సోమినాః పుష్టావంతో యథా పశుం ఉదత్వాపాధిరం భజనం సుశృతరం ధంసంత భూతయే దూరాభిహ వామహే యచ్చు శ్రూయా ఇమం దుర్మర్షం చక్రియా భూత భవే రాత్రిర్నో అంతమః యచ్చిద్ధితే అభివ్యసర్జగన్వాం సో అమన్మహి గోదాయిదింద్రబోధినః ఆత్మా రంభన్నజవ్రజోరభ్మాసవసస్పతే వస్మసి త్వా సహస్తా శ్రోత్రమింద్రా జగాజత పురుబ్రహ్మాజసత్వమే నగేర్యం వృణ్వతే యుధి అభిత్వాణవాసుతేం శ్రీజామి పీతలే బృంభావ్యసుమతనం మాత్వా మూరా విశ్వభోమోపరస్వానాదభన్ మాగీం బ్రహ్మద్విషో మనః ఇహ త్వా గోపరీణ సాహేమందం దురాధసే సరో గౌరవ జావృత్రహాపరాపతి సహానవాచుచ్చువే సా సంసత్సప్రబోచత అవీవద్గద్రువః సుతమింద్రః సహస్రబాహ్వే అత్రాదేధిష్టపౌంసం సత్యం దత్తుర్వసేయౌవిదానో అన్నబాహ్యం యానత్తుర్వనేసవి తరణిం భోజనానాం ఋతం వాజస్య గోపాలః సమానముప్రశంసిషం వక్తవక్తేషు దుగ్ధ్యాృహం ఇంద్రాం సోమేదాసే క్రందద్రియోన్యం త్రిశోకాయగిరిం ఋతం గోభ్యో కాలం యద్దేమీమందాన ప్రేతియక్షసి మాతత్కరింద్రమృగజ లభ్యం సిద్ధిత్వాదృతం శృణ్వే అధిక్షమి జిగాత్వింద్రదేమనాః కవే దృదాసు కీర్తయోసం మృత ప్రశస్తయః ఇదింద్రమృగజాసినః మా నయేకస్మిన్నాకసీమాద్వయో రుదత్రిషు అధీర్మాసూరభూరిషు విభయాహిత్వాదముగ్రాదభిభ్రభంగినా తస్మాదహమిదీషా మా సఖ్యస్సు నమాదీదే మా పుత్రస్య ప్రభూవసో ఆవృత్వద్భూతు దేవనాః కోమర్యా అమీతి సఖా సఖాయమబ్రవీత్ జహాగో అస్మదీషతే ఏవారే వృషభాసుతే సింబన్ భూర్యాయః స్వగ్నీవ నివరాజమన్ ఆదయేతావచోయుజాహరీగృభ్రే సుభద్రథా బ్రహ్మభ్యయిద్దదాః జింధి విశ్వాపద్విషః పరిపాధో జహీమృధాః స్వార్హం దదాభర యద్వీరాజింద్రయశ్చిరేయత్పరిశానేపరాభృతం వసుస్పార్హం దదాభర యస్యతే విశ్వమానుషో భూరేర్దత్తస్య వేదది వసుస్పార్హం దదాభర భద్రం నో అపి వాతయమనాః పూర్వసో భయమింద్ర ప్రణేదరీ సత్యమద్రివోద్మదాతారీనామానం సదామూతే సదక్రతో ేర్గృణంతి కాలవాహ సునీతో ఘాసమత్యోజం మరుతోజవర్జవా నిగ్రహ్వాంజద్రువాదస్వత్సువీర్యమాదిత్యూతయేధతే సదా రాజా పూర్వస్పృహాంద్రం దానమీమహే సవసానమభీర్వం ఈశానం రాజీమహే తస్మిన్నిరంజోదయో విశ్వా అభీరవస్సహం దు సప్తజ పురూపసుమ్మదాజహరాజస్సుతం యస్తే మధోవరేణ్యోజయింద్రవృత్రహంతమః జహాదధిష్వా అమృభిర్యహృతనాసు దుష్టరాః యో దుష్కరో విశ్వవారస్రవాయోమాజేష్వస్తిష్టమనావోగ్రహి గమే భగవాలే పురాశ్వరోతర హరిభస్య మహామహూరాధసోందామి సత్రా ోధిరాజేరాజత్స ఘా విశ్వేత్సవేమాపురుష్ం విశ్వేమానుషాయుగేంద్రం భవంతేతూజేష్ అభివో వీరమంత సోమదేరుగాయమహావిదేతంద్రన్నామస్మృతంగ్రస్తన్వేర్వసుర్వాదేషు పురుహూత బాధినం నూనమథ విశ్వేరామి రజ్యంతమసూనాంగాధ్వాంతం మహస్సుమిషేష్టవామహేమీషే అరంగమాయజ్ఞేర్భిర్విశ్వర్వాజాగిరాజ్ఞభిర్గిరీనా యజ్ఞం విశ్వనీనాం సృణంతు విశ్వనీనాం ప్రాధ్వరే అభంగం దుర్మదీనామింద్ర సమిష్టాభర యజిమస్మభ్యం యుజ్ఞం చోదయన్మతే జ్యేష్టం చోదయన్మతే సరితస్సు సరితరుగ్రచిత్రచేతిష్ఠసోన్వృత రాసహాసమ్రాట్ సహూరిం సహంతం భుజ్యం వాజే శూర్యం ఆసలే తులజీవదాంగదే పూర్తమాదరే యథా చిద్వసో అశ్వ పృథశ్రవసికాయే ష్యాదశ్యాదశ్యాదశ్యాదశ్యాదశ్యాదశ్యాదశ్యాదశ్యాదశ్యాదశ్యాదశ్యాదశ్యాదశ్యాదశ్యాదశ్యాదశ్యాదశ్యాదశ్యాదశ్యాదశ్యాదశ్యాదశ్యాదశ్యాదశ్యాదశ్యాదశ్యాదశ్యాదశ్యాదశ్యాదశ్యాదశ్యాదశ్యాదశ్యాదశ్యాదశ్యాదశ్యాదశ్యాదశ్యాదశ్యాదశ్యాదశ్యాదశ్యాదశ్యాదశ్యాదశ్యాదశ్యాదశ్యాదశ్యాదశ్యాదశ్యాదశ్యాదశ్యాదశ్యాదశ్యాదశ్యాదశ్యాదశ్యాదశ్యాదశ్యాదశ్యాదశ్యాదశ్యాదశ్యాద సురాధసః రథం హిరణ్యయం ధన్వం విష్ట సూర్య భూద్వర్షిష్టమకృతస్రవాః ఆనో వాయో మహేరే జాహి మఖాయ పాజసే వయం హితే చక్రమా భూరి దావణే సత్యశ్చిన్మహి దావణే యో అశ్వే భిర్వహ దేవస్తాశ్రి సప్త సప్తీనాం ఏభిః సోమేభిః సోమశుద్భిః సోమపాహరాజ శుక్రపూరవాః యో వాయిమంత్రి ఋత్మనామంగచ్చిత్రం దావణే రాజసుక్రతోషిరస్వరాజోతస్నాశ్రేషితం రేషితం సుమేషితం రాజ్వదన్ను అధ ప్రియమీషిరాజ షష్టిం సహస్రాసనం అశ్వానామిన్నవృషణాః గావో నయూతముపాయంతి భద్రాజ ఉపమాయంతి భద్రాజః అధయశ్చారథే గణే సతముష్ట్రాః అచిక్రదత్ అధశ్వినే ఋవింశతిం సదా సదం దాసే బల్భూషే విప్రస్తరుక్షాదధే ేవాజేంద్రగోపాదీమగోపాధీచీవసీరుమీయతేమహతామగోరుమిత్రదాసుషే అభిద్రుహో రక్షధానే మఘం న సదమేహసో బూతయస్సుభూతయో బూతయాః విదాదేవా అఘానామాదిత్యాసో అపాకృతిం రక్షావయోయసోపరివ్యా అస్మే సంయచ్చతామేహసో బూతయస్సుభూతయో బూతయాః అస్మే అధిసంమతత్పక్షావయోమయం తన విశ్వాని విశ్వవేదోవభూత్యామనామహే నేహసో బభూతయస్వభూతయో బభూతయాః యస్మారాసదక్షయం దీవాదుం చ ప్రచేతసః విశ్వస్య భేధిమాదిత్యాలయీ సతే నేహసో బభూతయస్సుభూతయో బభూతయాః దుర్గామి రత్యో యథా శ్యామేంద్రస్య ధర్మన్నాదిత్యానామృతాభస్య నేహసో బభూతయస్సుభూతయో బభూతయాః యుష్మాదత్తస్య వాయతి దేవాదభ్రమాదభోజమాదిత్యాభేతనామేహసో బభూతయస్సుభూతయో బభూతయాః నతం ఏక్మం సహత్యజో నద్రాసదభిరం గురు యస్మాభుసర్మ సప్రసారిత్యాసో పరాధ్వమనేహసో బభూతయస్సుభూతయో బభూతయాః యుష్మే దేవా విష్మసి యుద్ధం జయి భవర్మసు యూజం మహో నజేన సో యూజమద్భాదృక్షతానేన సో బభూతయః సుభూతయో బభూతయః భూతయో బూతయాశ్రమ శరణం యద్భద్రం యదనాదురం ూత్యాంతస్మాసుయంతరాేహసో బూతయూతయో బూతయాూతయా నేహభద్రం రక్షస్వి నేనాభయైనోపజాభూత గవేత భద్రం ధేనవే వీరాజత స్రవస్వే నేహసో బభూతయస్వభూతయో బభూతయాః యథావిర్యదభీత్యా అందేవాసో అస్తి దుష్కృతం స్మద్దాతనాేహసో బూతయస్వూతయో బూతయాద్వీభావ్యాయపరావహేహసో బూతయస్వూతయో బూతయాః నిష్కంభాఘాగ్రదేశ్వభ్యం సర్వమాప్తే పరిధద్మస్య నేహసో బభూతయస్వభూతయో బభూతయాః భాగముపసేతుషే ృతాయద్భితాయోషో దుష్వప్నం వహానేహసో బభూతయస్వభూతయో బభూతయాః యథాకలాన్యథా సభం యథా ఋణం సంరజామసి దేవాదుష్వప్నం సర్వమాప్త్యే సంరజామస్య నేహసో బభూతయస్వభూతయో బభూతయాః భూమానాగసో భయం ఉషోయస్మాద్ష్మాదరుచ్చేహసో బూతయస్వూతయో బూతయాః స్వాదోరభక్షిమయసస్సు మేధా స్వాద్యో వరివో విత్తరస్య విశ్వేనం దేవాసో అభి సంచరంతి అంతస్థ ప్రాగ అదీర్భవాస్య వజాతాహరసో దీర్ఘస్య ఇంద్రవింద్రస్య సఖ్యం జోషారశ్రౌష్ఠీ మధురమను రాజగద్యాః అపామసోమమృతా అభూమాగన్ వజ్రోధిరవీరామదేవాన్ నమస్మాన్ క్రేణరాజిష్టిమోర్తిరామృతమర్త్యస్య సోమసూనవే సుసేవాః సఖేవ సఖ్యపురుషం సధీర ప్రణాయుర్జీవసే సోమదాదీః పీతయసరుషోరథన్నగావసమనాహపర్వసు రక్షన్ు విశ్వశ్చరిత్రుతమాశ్రామాద్యవయంతిందవః అగ్నిమాధిగం సంది దీప ప్రచక్షయగ్నిశివస్య సోనః అథాహితేమదాసో మమన్యే దేవాంగేవ ప్రచారా పుష్టిమచ్చ ఇషిరేణ దేవనసా సుతస్య భక్షీమహి మిత్రస్యేవ రాజః సోమరాజన్ ప్రణాయూంషితాహీరాసరాణి సోమరాజన్ స్వస్తి తవ స్మతి ఆస్తస్య విద్ధి అలర్దిలక్షమృతమన్యోమానో అర్జోనుకామం పరాగా స్వమగోపారాత్రే గాత్రే నిషసత్థా నృచక్షాః యత్తే వయమ్ ప్రవినామ ప్రదాని సమో మృడసుషకాలే భవస్యాః ఋదూదరేణ సఖ్యా సతే యజో మానరిష్యే ధర్యస్వపీతః అయం సోమాన్యస్మే తస్మాయింద్రం ప్రతిరమేమ్యాయుః అపత్యాస్థురమీరామీ భావిరత్న సంతమీషీ చీరభైషు ఆదో అస్మాగం నయత్ర ప్రతిరంగాయుః పృథివీ ఆగంధ తస్మై దైంద్రో హవిషా విధేమ భయం శ్యామపతయోరయీనా ీవోచతానో మానో నిద్రాజీషతమోదజల్పీ వయమ్ సోమస్ విశ్వ ప్రియాసీరాసోమావేమ నందోమ విశ్వయోధాస్వంధ్రీరాజక్షాభూరిజోషా పాహి పశ్చాదాధృతవా పురస్కార అభిప్రవసురాజ్రామీరేక్షిరేవ్రదాస్ంద్రేత్రిపురుభోజస ఆత్వాసైంద్రోమదాయంద్రగిర్వణ ఆపో నమజ్జన్నోక్యాణంది సూరరాధసే అనేహ సంప్రదరణం వివక్షణం మధ్వస్వాదిష్టమీం పిబ ఆయసారందసార కిరాసి న ప్రక్షుద్రే భత్మనా ధృషత్ ఆనస్తోముపద్రవద్ధియానో అశ్వోనసోదృభిందే స్వధావన్ స్వదయంతి వైంద్రగణేషు రాతయా ఉగ్రం వీరం నమోపేదిమభిభూతిమక్షీతావసు ఉద్రీవజ్రిన్నపతో నేక్షరం తీంద్రధీతయా యద్ధనూనం యద్వా యజ్ఞే యద్వా పృథివ్యామధి అతో నో యజ్ఞమాసుభిర్మహేమత ఉగ్రభుగ్రేభిరాగహి అజిరాసోహర యోజేత ఆసవో వాతా జివ ప్రసక్షిణా ఏభిరపత్యం మనూషః పరీయ సేజేభిర్విశ్వాం స్వదృశే ఏతావతస్తలీమహ ఇంద్ర సుమ్నస్య గోమతః యథా ప్రాభో మఘవన్మేజ్యాదిధిం యథా నీపాదిధిం ధనేః యథా కణ్వే మఘవన్ రజతస్య వ్యథా పక్తేత సంవ్రజే యథా గోధర్యే అసనో భృజేష్వరీంద్రగో మధ్యరణ్యమతల్.